కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా ఉరికిన యోర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేటున జగతి కదల చక్రంబు చేపట్టి చనుదెల్చురయమున పైనున్న పచ్చని పటముదార నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను గాదు విడుమర్జున ఎనుచు మద్విశిఖ వృష్టి తెరలి చనుదెల్చు దేవుడు దిక్కు నాకు ఆ